71వ అనువాకము భోజనాంతే ఆత్మానుసంధానమంత్రః. భోజనము చేసిన తరువాత చేయవలసిన ఆత్మానుసంధానమంత్రం. అంగుష్ఠమాత్రః పురుషోంగుష్ఠం చ సమాశ్రితః ఈశః సర్వస్య జగతః ప్రభుః ప్రీణాతు విశ్వభుక్. 71 అంగుష్ఠమాత్రః పురుషో అంగుష్ఠం చ సమాశ్రితః ఈశః సర్వస్య జగతః ప్రభుః ప్రీణాతి అవిశ్వభుక్. చిన్ముద్ర తత్ బొటనవ్రేలు నిలువుగా, త్వంప్ చూపుడువ్రేలు సూటిగా, తత్వంబొటనవ్రేలు చూపుడువ్రేలుల కలయిక అసి చిన్ముద్ర. అట్టి అంగుష్ఠము బొటనవ్రేలు పరతత్వమునకు పరమాత్మకు సంజ్ఞ. అట్టి హృదయమున వేంచేసియున్న పొగరహిత జ్యోతి ప్రకాశకుడగు పరమపురుషుడి సమస్త జగత్తుకు నియామకుడు ప్రభువు అయి ఈ విశ్వమంతా అన్నము అనుభవ విషయము గా కలిగియుండి విశ్వభుక్ అయి ఉన్నారు, తత్వంగా ఉన్నారు. 72వ అనువాకము భోజనానంతరం అవయవ స్వాస్థ్య మంత్రము. 211 వామాసన్ నసోహ ప్రాణః అక్ష్యోహ చక్షుః కర్ణయోహ శ్రోత్రం బాహువోహ బలం ఊర్వో రోజః అరిష్ట విశ్వాని అంగాని తనోహ తనువా మే సహాయ నమస్తే అస్తు మా మాహిక్సియః. ఆ పరమశివ, మీరు ప్రసాదించగా నేను తినియున్న ఆహారముచే ఈ శరీరములోని సర్వ అవయవములకు స్వస్థ్యత చేకూరుచున్నది. కడుపునిండుగా భోజనము స్వీకరించటం చేత వాక్ ఇంద్రియము నోట్యందును, ప్రాణము ముక్కునందును, చూపు నేత్రగోడములందును, వినికిడి చెవులయందును కుదుటపడుచున్నాయి. బాహువులకు బలము చేకూరుచున్నది. ఊరువులకు కదిలే నడిచే ఉత్సాహము శక్తి లభిస్తోంది. నేను పొందుచున్న ఈ విశ్వదృశ్యాంతర్గతమగు అంగములు తనువు మొదలైనవన్నీ పుష్టి పొందిన ఈ దేహమునకు అరిష్టత మేలు చేయనవగుచున్నాయి. నా ఈ శరీరము నాకు ఉపయోగపడ ప్రారంభిస్తోంది. భౌతిక సూక్ష్మ ఆధ్యాత్మిక శరీరములు స్వస్థత చెందుచున్నాయి. మీ యొక్క అన్నరస రూప మహామహితాత్మత్వమునకు నమస్కరించుచున్నాను. నమః తే అస్తు. మీతో మమేకమయ్యేదముగాక. 73వ అనువాకము ఇంద్ర ప్రస్తుతి మంత్రము. 212 పయః సుపర్ణ ఉపసేదుః ఇంద్రం ప్రియమేధా ఋషయో నాధమానాః అపధ్వాంత మూణు హి పూర్ధి చక్షుః ముముగ్ధ్య అస్మాన్ నిధేవ బద్ధాన్ సర్వ పాపక్షేము కొరకు ఉత్తరోత్తర సంపద ప్రాప్తికై జపించు మంత్రము. ఓ ఇంద్రభగవాన్, మాకు పాడి పంటలను పక్షుల వలె చక్కటి రెక్కలను ఋషుల యొక్క ప్రియముతో కూడిన మేధస్సును అనుగ్రహించండి. మీరు మాకు నాథులు. అపశృతులను తొలగించుకొను సామర్థ్యమును సత్యము నిత్యము అయిన దానిని దర్శించగల శుభ్రతతో కూడిన చక్షువులను చూపును సంసార బంధ విముక్తి కొరకై ప్రసాదించండి. 74వ అనువాకము హృదయాలంభన మంత్రము. హృదయముపై కుడిచేయి అడ్డముగా పరచి ఎడమ చేతితో చిన్ముద్ర ధరించి చదవాలి. ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాంతకస్తేనాప్యాయస్వ. 74 213 ప్రాణానాం గ్రంథః అసి రుద్రో మా విశాంతకః తేనా అన్నేన ఆప్యాయస్వ. హృదయమును కుడి అరచేతితో స్పృశిస్తూ ఎడమ ఏతితో చిన్ముద్ర ధరించి పఠించు హృదయాలంబన మంత్రము. నా హృదయవర్తివి అగు ఓ మహత్ అహంకారమా, నీవు నా యొక్క వాయురూప ఇంద్రియరూప పంచప్రాణములకు గ్రంథి వంటివారు. నాయందు సుతిష్ఠితులైన రుద్రభగవానుని అంశ అయి ఉన్నారు. రుద్రప్రసాదమగు నేను తినియున్న ఆహారము యొక్క రసము స్వీకరించి ఆప్యాయత పొందండి. ఓ అహంకార దివ్యదేహ, మీరు మాయందు సంకుచితత్వమును తొలగించి విశ్వాహంకారత్వమును సంతరించుకొనున్నట్లు అనుగ్రహించండి. 75వ అనువాకము 214 నమో రుద్రాయ విష్ణవే. ముత్యహ మే పాహి. విష్ణు స్వరూపులగు ఓ రుద్ర భగవాన్, నమో నమః. ఆత్మను ఏమరచి దృశ్య ఇంద్రియ వ్యవహార అనువర్తినే పరిమితుడవటము అనే మృత్యువు నుండి, మృత్యుమరుతం మృతం సత్యమును గమనించకపోవటం నుండి నన్ను రక్షించండి, అమృతత్వము ప్రసాదించండి. 76వ అనువాకము అగ్నిదేవస్తుతి మంత్రము 215 త్వం అగ్నే ద్యుభ్యః, త్వం ఆసు సుక్షణ్యః, త్వం అభ్యః, త్వం అస్మనస్పరి, త్వం వనేభ్యః, త్వం ఓషధీభ్యః, త్వం నౌణాం నూపతే, జాయసే శుచ్యః. ఓ అగ్ని భగవాన్, మీరు ఉత్తమ కాంతులతో తేజస్సుతో సర్వదా వెలుగొందుచున్నట్టివారు. మా యొక్క పాపకర్మలను అల్ప సంకుచిత దృష్టులను శోషింపజేయు ఉష్ణ స్వరూపులు. జలమునందు మీరు అంతర్యామి జలస్వరూపులు. మహామేరు పర్వతము తదితర సర్వ పర్వతముల పైన కూడా సంచారము ఉనికి గలవారు. వనములందు విహరించువారు. మీరు సర్వదేహములకు ఆహారము ప్రసాదించు ఔషధి స్వరూపులు. సర్వజీవులకు అధినాయకులు. సర్వదా శుచి అయినవారు. మమ్ములను పరశుభ్రపరచి రక్షించండి. 77వ అనువాకము శివసామీప్యమునకై అభీష్టయాచన మంత్రము 216 శివేన మే సంతిష్ఠస్వ, శ్యోనేన మే సంతిష్ఠస్వ, సుభూతేన మే సంతిష్ఠస్వ, బ్రహ్మవర్చసేన మే సంతిష్ఠస్వ, యజ్ఞస్య అర్థి మను సంతిష్ఠస్వ, ఉపతే యజ్ఞ, ఉపేతే నమ, ఉపతే నమః. పరమేశ్వర పరమశివ సుస్వాగతము. నా దగ్గర సుఖాసీనులై నాకు తోడుగా ఉండండి. మీ అనంతమగు కళలతో కళాస్వరూపులై దగ్గరగా ఆసీనులవండి. ఐహిక ఆముష్మిక సుఖ ప్రదాతాగుచు భూతనాథుడవై సుభూతుడవై వేంచేసి సుఖాసీనులవండి. స్వామీ, బ్రహ్మవర్చస్సును అనుగ్రహిస్తూ నాకు దగ్గరగా సర్వదా తోడై ఉండండి. మీ కొరకై మేము యజ్ఞార్థకర్మలు అధికంగా చేస్తూ ఉండుటకై తిష్ఠితులు అవండి. ఓ యజ్ఞపురుష జగత్యజ్ఞకర్త, మీ సామీప్యమునకు నమస్కారము. మీరు వెంటనంటి ఉంటున్నందుకు నమో నమో నమో నమః. 78వ అనువాకము పరతత్వ నిరూపణ మంత్రము సత్యం పరం పరం సత్యం సత్యేన సువర్గాల్లోహ చివంతే కదాచన సతాం హి సత్యం తస్మాత్ సత్యే రమంతే. 78.1 217 సత్యం పరంపర సత్యం సత్యేన సువర్గాహ లోకాహ చివంతే కదాచన సత్యం హి సతాగ్ హి సత్యం తస్మాత్ సత్యే రమంతే. 11 ఆత్మజ్ఞాన సాధనలు సత్యం తప దమ సమ దానం ధర్మ ప్రజన అగ్నయ అగ్నిహోత్రం యజ్ఞ మదనం ఇతి న్యాసం. సత్యత్ ఏది త్రికాలములలోనూ ఉనికి దసేన్స్ దాట్ ఐ ఆమ్ దెర్ కలిగియున్నదో అదియే సత్యము. ప్రమాణపూర్వకంగా ఉన్నది ఉన్నట్లు చెప్పునది సత్యము. అది పురుషార్థ సాధనములలో శ్రేష్టము. సత్యమే సత్యమంత గొప్పది. సత్యమును ఆశ్రయించువారు సువర్గలోకము నుండి ఎప్పుడూ చ్యుతి పొందరు. సత్స్వరూపమే సత్యము. సత్యమును ఆత్మను ఆశ్రయించువారు సత్యలోకమును పొందుతారు. సత్యమే పరము మోక్షము కూడా. రుత్ తెలిసిన ఋషులు ఋక్ సత్యము నందే రమిస్తున్నారు. అందుచేత సత్యమునే ఉపాసించి బ్రహ్మమును సిద్ధించుకోండి అని చెప్పబడుతోంది. తప ఇతి తపో నానసనాత్పరం యద్ధి పరం తపస్తద్ దుర్ధర్షం తద్దురాధశ తస్మాత్ తపసి రమంతే 78.2 218 తప ఇతి తపో నానసనాత్పరం యద్ధి పరం తపః తద్దుర్ధర్షం తద్దురాధర్షం తస్మాత్ తపసి రమంతే. తపస్సు సత్యము గురించిన తపనయే తపస్సు. సత్యము గురించిన ధ్యానము పఠనము అధ్యయనము శ్రవణము మననము ఇవన్నీ తపో వివిధ రూపములు. పరము కొరకై ప్రయత్నశీలత్వమే తపస్సు. తపస్సుచే పరమునకు సంబంధించిన యత్తత్ అఖండ స్వానుభవము ఆశయమై ఉన్నది. విషయములందు రమించకపోవటమే తపస్సు. అట్టి తత్ ఆత్మత్వసిద్ధి దుర్దర్శనమయ్యున్నది. ఈ దృశ్యము జీవునికి బంధము బాధ కలిగించినట్టిది. అందుచేత తపస్సు నందు రమించాలేగాని పాంచభౌతిక ఇంద్రియ జగత్తునందు కాదు. సంస్పర్శజా భోగాహ దుహఖయోనయేవతే. దృశ్యద్రష్టలకు సాక్షి అయి ఉండు సాధనయే తపస్సు. తపస్సుచే బ్రహ్మము సిద్ధిస్తుంది అనబడుచున్నది. దమయితి నియతం బ్రహ్మచారిణస్తస్మాద్దమే రమంతే 78.3 219 దమయితి నియతం బ్రహ్మచారిణః తస్మాత్ దమే రమంతే. దమము ఇంద్రియములో అభ్యాసరహితునిపై పెత్తనము చెలాయించి అల్పస్థితి గతుల గుంటలలోకి త్రోసివేస్తున్నాయి. అందుచేత బాహ్యేంద్రియ నిగ్రహము బ్రహ్మజ్ఞాన బ్రహ్మతత్వ అభ్యాసికి అత్యవసరం. కాబట్టి దమము కంట్రోల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంద్రియాస్ ను సర్వదా అభ్యసించాలి. సమ ఇత్యరణ్యే మునస్తమాచ్యమే రమంతే 78.4 220 సమ ఇతి అరణ్యే మునేహ తస్మాత్ సమే రమంతే. సమము హృదయారణ్యంలో జన్మజన్మల పరిపోషితములైన కామక్రోధ లోభమదమాత్యర్య ఇత్యాది క్రూరమృగముల సంచారములు తపో అభ్యాసులగు మునులు జాగరుకులే గమనిస్తున్నారు. మనో ఆలోచన బుద్ధి అవగాహన చిత్త ఇష్ట అహంకారము నేను నాది అనుభవనలు ఇవి సమించు మార్గములను మహర్షులు సూచిస్తున్నారు. అందుచేత సమము నందు రమించాలి. శాంత స్వభావము సంతరించుకొని ఉండటమే సమము. అంతరింద్రియ నిగ్రహము సమము గొప్ప ఉపాయమనబడుతోంది. దానమితి సర్వాణి భూతాని ప్రశంసంతి దానాన్నతి దుష్కరం తస్మాద్దానే రమంతే 78.5 221 దానం ఇతి సర్వాణి భూతాని ప్రశంసంతి దానాత్ నాతి దుశ్చరం తస్మాత్ దానే రమంతే. దానము మహనీయులు మార్గదర్శకులు అందరు కూడా సహజీవులకు దానము చేయండి అని బోధిస్తూ దానగుణమును ప్రశంసిస్తున్నారు. దానము దురాభ్యాసములను దుశ్చర్యల స్వభావములను దుశ్చరితములను కడిగివేస్తుంది. అందుచేత దానగుణశీలురై ఉండి ఆత్మయందు రమించ సంసిద్ధులు కావాలి. అన్యమైనదంతా స్వస్వరూపాత్మ యొక్క ప్రదానమే ప్రదర్శనమే అను అనుభూతియే దానము కూడా. ధర్మ ఇతి ధర్మేణ సర్వమిదం పరిగృహీతం ధర్మాన్నతి దుశ్చరం తస్మాద్ధర్మే రమంతే 78.6 222 ధర్మ ఇతి ధర్మేణ సర్వం ఇదం పరిగూహితం, ధర్మాత్ నాతి దుష్కరం, తస్మాత్ ధర్మే రమంతే. ధర్మము స్వధర్మము అను ప్రవర్తనచే పరమాత్మను ఉపాసించాలి. ధర్మమే జీవునికి ధనము. స్వధర్మ నిర్వహణ అను ధనము సంపాదించి ఈ దృశ్యములో ఏదైనా స్వీకరించాలి. దేవతల ధర్మముల ప్రయోజనములను పొందుతూ తాను ధర్మమును ఏమరచువాడు రుణపడిపోతాడు. ధర్మము మించినదేదీ లేదు. అందుచేత ధర్మమును ఆచరణగా కలిగి ఉండాలి. ధర్మమే మార్గముగా బోధించబడుతోంది. ప్రజన ఇతి భూయాంసస్తస్మాద్ భూయిష్ఠా ప్రజయంతే, తస్మాద్ భూయిష్ఠా ప్రజననే రమంతే. 78.7 223 ప్రజనన ప్రజన ఇతి భూయాంసంతః తస్మాత్ భూయిష్ఠాః ప్రజయంతే, తస్మాత్ భూయిష్ఠాః ప్రజననే రమంతే. ప్రజననము సంతానవృద్ధి యజ్ఞము సంతానమును పొందటము తాను జనించిన జీవజాతి యొక్క రుణము తీర్చుకోవటము వంటిది. ఆత్మావై పుత్రః అధిక సంతానమును ఉపాసన పూర్వకంగా పొందాలి. అందుచేత సంతానవంతుడై బిడ్డలను తీర్చిదిద్దటము వ్రతము వలె ఆచరించాలి. సహజీవులందరూ అఖండ బ్రహ్మం యొక్క ప్రదర్శన విన్యాసమే అను అవగాహనయే ప్రజనోపాసన. అగ్నేయ ఇత్యాహ తస్మాదగ్నేయ ఆధాతవ్యా 78.8 224 అగ్నేయ ఇతిహ తస్మాత్ అగ్నేయ ఆధాతవ్యాహ. అగ్ని అగ్నిదేవుని ఉపాసించాలి అని చెప్పబడుచున్నది. అగ్నిని వ్రేల్చి దీపారాధన నిర్వర్తించాలి. బోధిపః బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్థాం స్థాపయిష్యామి భావనతో సహ జీవులను దీపారాధన భావంతో అగ్నిదేవుని ఉపాసించాలి. అగ్నోపాసన సిద్ధికి మార్గము అగ్నిహోత్రమిత్యాహ తస్మాదగ్నిహోత్రే రమంతే 78.9 225 అగ్నిహోత్రం ఇతి ఆహ తస్మాత్ అగ్నిహోత్రే రమంతే. అగ్నిహోత్రం అగ్నిహోత్రము దీపము వెలిగించి దేవతలకు ఆహుతులను సమర్పించాలి. ఈ విధంగా అగ్నిహోత్రమును ఉపాసించాలి. హోతాయి సర్వకర్మలు సర్వాత్మకునికి సమర్పించటమే అగ్నిహోత్రోపాసన. యజ్ఞ ఇతి యజ్ఞేన హి దేవా దివం గతాస్తస్మాద్యజ్ఞయే రమంతే 78.10 226 యజ్ఞ ఇతి యజ్ఞో హి దేవాః యజ్ఞేన హి దేవా తస్మాత్ యజ్ఞే రమంతే. యజ్ఞము ఈ సృష్టింత ఒక యజ్ఞము. అట్టి సృష్టియజ్ఞములో నా జన్మకర్మలు కూడా అంతర్భాగము అనుభావనతో యజ్ఞార్థమై స్వకీయ కర్మలు ధర్మములు ఆచరించాలి. సర్వాత్మకుడగు పరమాత్మ నిత్యేజనమునందు నా పాత్రయందు అంతర్లీనమై ఉన్నారు. అందుచేత విశ్వయజ్ఞ భావన యందు రమించాలి. వేద విహిత యజ్ఞములు నిర్వర్తించాలి. జీవితము అనే సందర్భమును యజ్ఞము అనే భావనతో దర్శించాలి. యజ్ఞార్థాత్ కర్మలే పరమునకు మార్గము. అన్యత్ర కర్మ బంధనః మానసమితి విద్వాంసస్తస్మాద్ విద్వాంస ఏవ మానసే రమంతే 78.11 227 మానసం ఇతి విద్వాంసః తస్మాత్ విద్వాంస ఏవ మానసే రమంతే. మానసము పరమాత్మను భావనాపూర్వకంగా విద్వాంసులు మానసోపాసన చేస్తున్నారు. సర్వము మనస్సు చేతనే తెలియబడుతోంది. మనస్సుచే ఏదేది తెలియబడుతోందో అద్దానినంతా ప్రక్కకు పెట్టి మనస్సు యొక్క కేవలీ స్వరూపము ఎరిగి ఉండటమే కైవల్యము. అది ఏ శుద్ధ మనస్సు ఉమ్మని ఇత్యాది ప్రత్యయములచే ఉద్దేశించబడుతోంది. కనుక మనస్సులో మనస్సును దర్శించెదముగాక. మనస్సును నియమిస్తే పరమాత్మ సులభ్యము. విద్వాంసః సగుణజ్ఞః స్యుర్మనసాధ్యం తు మానసం. ఉపాసనం పరం హేతృత్యతే మేనిరే బుధాః 406. న్యాస ఇతి బ్రహ్మ బ్రహ్మ హి పరః పరో హి బ్రహ్మ తానీవ ఏతాన్యవరాణి తపాంసి న్యాస ఏవాత్యరచేత్ 78.12. 228 న్యాస ఇతి బ్రహ్మ బ్రహ్మ హి పరః పరో హి బ్రహ్మ తాని వా ఏతాని అవరాణి పరాంసి న్యాస ఏవ అత్యరచేత్. న్యాసము సత్నందు స్థితించటము, అసత్ను త్యజించటము. న్యాసము ఉండుట ఉంచుట. న్యాసము మననము, మంత్రోచ్చారణ, ఉపాసన. న్యాసమే బ్రహ్మ యొక్క సృష్టికర్తృత్వము. న్యాసి దృశ్యమునకు పరమైనవాడు. దృశ్యమును బ్రహ్మముగా స్వీకరించువాడు. బ్రహ్మమే న్యాసి, న్యాసియే బ్రహ్మము. బ్రహ్మమే న్యాసిగా సర్వమునకు పరము. పరము బియోండ్ ఏ బ్రహ్మము. ఇహమునకు అతీతమై ఆధారమయ్యున్న పరమును ఆశ్రయించటమే న్యాసము. న్యాసమే ఆచరించవలసినది. సత్న్యాసమే సన్న్యాసము. న్యాసి న్యాసములు ఎరుగబడుగాక. వీటన్నిటి అంతరార్థ మహార్థపూర్వకంగా ఎరుగాలి. 229 యాయేవం వేద ఇత్యుపనిషత్ ఇతి ఉపనిషత్. 79 అనువాకము. జ్ఞాన సాధన. ప్రజాపత్యో హారుణేహ సుపర్ణేహ ప్రజాపతిం. 230 ప్రజాపత్యో హి ఆరుణేహ సుపర్ణేహ ప్రజాపతిం. సువర్ణ ప్రజాపతిల పుత్రుడు ఆరుణి. ఒకరోజు ఆరుణి పితృదేవులకు ప్రజాపతిని సమీపించి భక్తి పూర్వకంగా నమస్కరించారు. పితరముపససార కీం భగవంతః పరమం వదంతితి తస్మై ప్రోవాచ. 79.1 పితరం ఉపససార కిం భగవంతః పరమం వదంతితి తస్మై ప్రోవాచ. ఆరుణి తండ్రి, ప్రజాపతి, భగవన్, ఏది మోక్షము కొరకే ఉత్తమోత్తమ సాధనగా మార్గముగా బ్రహ్మజ్ఞులచే తత్వశాస్త్రముచే మార్గాన్వేషకుల కొరకే సిద్ధాంతీకరించబడుచున్నదో అద్దాని గురించి దయచేసి వివరించండి. సత్యేన వాయురావతి సత్యేనాదిత్యో రోచతే దివి సత్యం వాచః. ప్రతిష్టా సత్యే సర్వం ప్రతిష్ఠితం. తస్మాత్ సత్యం పరమం వదంతి. 79.2 231 సత్యేన వాయః అవతి. సత్యేన ఆదిత్యో రోచతే దివి సత్యం వాచః ప్రతిష్ఠ. సత్యే సర్వం ప్రతిష్ఠితం. తస్మాత్ సత్యం పరమం వదంతి. ప్రజాపతి, నీవు అడిగ మోక్షమునకే అత్యుత్తమ సాధన మార్గము గురించి అనేకుల అభిప్రాయములు ముందుగా చెప్పుకుందాము. 1. సద్భావన ఆశ్రయము. సత్యము చేతనే వాయువు వీచుచున్నది. సత్యము చేతనే ఆకాశములో ఆదిత్యుడు ప్రకాశమానుడై వర్తించుచున్నారు. అట్టి సత్యము వాక్కు నందు సంప్రతిష్ఠితమయ్యున్నది. సత్యమునందే సర్వము ప్రతిష్ఠితమయ్యున్నది. సత్యమే ఈ సర్వము నందు ప్రతిష్ఠితమయ్యున్నది. సత్ ఉనికి నేను ఉన్నాను అను స్వానుభవము. నేను ఉంటే కదా జన్మలు, కర్మలు, జాగ్రత్ స్వప్న సుప్తులు. అట్టి ఉనికి లేక సద్భావనయే పరము పరాకాష్ఠా మోక్షము గా కొందరు మహనీయులచే చెప్పబడుతోంది. సద్భావనైతి బ్రహ్మం. బ్రహ్మహం. సత్యమును తప్పక ఉపాసించాలి. తపసా దేవా దేవతామగ్ర ఆయన్ తపసా శేహ సువరన్వవిందన్ తపసా. సపత్నాన్ ప్రణదామారతిస్తపసి సర్వం ప్రతిష్ఠితం. తస్మాత్ తపః పరమం వదంతి 79.3. 232 తపసా దేవా దేవతాం అగ్ర ఆయన్ తపసర్ష యః సువరన్ వవిందః తపసా సపత్నాన్ ప్రణదామారతియః తపసి సర్వం ప్రతిష్ఠితం. తస్మాత్ తపః పరమం వదంతి 2. తపస్సుయే మోక్ష సాధన. తపస్సు చేతనే అత్యుత్తమముగు దేవతాస్థానము పొందబడగలదు. తపో సాధన చేతనే దేవతాలోకములో ఉత్తమ ఆనందము లభిస్తోంది. పూర్వీకులెందరో తపస్సు చేతనే మహర్షిదేవర్షి స్థానములను సిద్ధించుకోగలిగారు. సత్యము తపస్సు చేతనే సిద్ధించగలరు. తపస్సులో భక్తియోగ జ్ఞాన మొదలైన సర్వము ప్రతిష్ఠితమయ్యున్నాయి. అందుచే తపస్సే అన్నిటికీ పరము, ఫైనెస్ట్ పాత్ అని మోక్షశాస్త్రజ్ఞులగు కొందరు ప్రకటిస్తున్నారు. అఖండాత్మయే నేను అనుభావన కొరకై తపనతో చేసే ప్రయత్నమే తపస్సు. తపస్సు తప్పక ఆచరించాలి. దమేన దాంతాః కిల్బిషమవధున్వంతి దమేన బ్రహ్మచారణః సువర్గచ్ఛన్ దమో భూతానాం దురాధర్షం దమే సర్వం ప్రతిష్ఠితం. తస్మాద్దమః పరమం వదంతి 79.4. 233 దమేన దాంతాః కిల్బిషం అవధూన్వంతి దమేన బ్రహ్మచారణః సువర్గచ్ఛన్ దమో భూతానాం దురాధర్షం దమే సర్వం ప్రతిష్ఠితం. తస్మాత్ దమం పరమం వదంతి 3. బాహ్య ఇంద్రియ నిగ్రహముచే మోక్షము దమము. బాహ్యేంద్రియములను విషయముల నుండి ఉపసంహరించి నిర్విషిత్వమును అభ్యసించటము అనే దమము వలన సర్వ సాంసారిక దోషములు గాలికి ధూళివలే తొలగగలవు. అందుచేత బ్రహ్మతత్వాభ్యాసి బ్రహ్మచారి దమమును తప్పక ఆశ్రయించాలి. దమము కష్టముతో కూడినదే కాని దమము నందు సర్వసిద్ధి లభించగలదు. సర్వము దమము చేతనే ప్రతిష్ఠితమవగలదు. అందుచేత దమమే అత్యంత ముఖ్యము అని మరికొందరు ఉత్తమ ఆత్మజ్ఞాన సిద్ధులు అభిప్రాయము. ఇంద్రియ తీంద్రియ విషయములు కూడా ఆత్మస్వరూపుడగు జీవునికి అపకరణమాత్రములు అనుభావన సిద్ధియే దమము. తప్పక ఆశ్రయించాలి. సమేన శాంతాః శివమాచరంతి సమేన నాకం మునయోన్వవింద్ సమో భూతానాం దురాధర్షం సమే సర్వం ప్రతిష్ఠితం. తస్మాచ్ఛమః పరమం వదంతి 79.5. 234 సమేన శాంతాః శివం ఆచరంతి సమేన నాకం మునయో అన్వవిందం చ సమో భూతానాం దురాధర్షం సమే సర్వం ప్రతిష్ఠితం. తస్మాత్ సమః పరమం వదంతి 4. అంతరింద్రియ నిగ్రహము సమము. అంతరింద్రియములగు మనస్సును నిగ్రహించటమే సర్వదా శుభప్రదము. ఆలోచనలను నిగ్రహించి మనోబుద్ధి చిత్తములను నిర్మలపరచు సమము చే దృశ్యము పట్ల మౌనము తప్పక లభించగలదు. అది సిద్ధించుకున్నవాడు ముని మోని స్థానము పొందుచున్నాడు. సమము జీవులకు దురాధర్షమైనది, కష్టముతో కూడినది. అయితే శ్రమచే సమము అభ్యసించటమే ఉత్తమ ఆత్మామైక్యమునకు శ్రేష్టము అని కొందరు చెప్పుచున్నారు. సమమును తప్పక అభ్యసించాలి. దానం యజ్ఞానాం వరుథం దక్షిణా లోకే దాతారం సర్వభూతాన్యుపజీవంతి దానేనార తిరపానుదంత దానేన ద్విషంతో మిత్రా భవంతి దానే సర్వం ప్రతిష్ఠితం. తస్మాద్దానం పరమం వదంతి 79.6. 235 దానం యజ్ఞానం వరుధం దక్షిణాలోకే దాతారం సర్వభూతాని ఉపజీవంతి దానేన ఆరాతీయః అపానుదంత దానేన ద్విషంతో నిద్రా భవంతి దానే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ దానం పరమం వదంతి. 5. దానము త్యాగము సమస్తము పరమాత్మకు దక్షిణగా సమర్పణ. యజ్ఞములన్నిటిలో కెల్లా దానమే అత్యంత శ్రేష్టమైనది. దానము చేయు మహనీయుని సర్వభూతములు ఆశ్రయించి ఉపజీవనము పొందగలవు. దానముచే అరిషట్వర్గము సులభముగా జయించివేయబడగలదు. దానగుణము కలవానికి శత్రువులు కూడా మిత్రులు అవగలరు. దానము నందే సర్వమోక్షమార్గస్థులు ప్రతిష్ఠితులై ఉన్నారు. దానమే యోగము భక్తి జ్ఞానము కూడా. కనుక దానమే మోక్షమార్గములో అత్యంత ప్రయోజనకరము అని కొందరి ప్రవచనము. విస్తృత్వమును ఆమూలాగ్రము సర్వాత్మకుడగు పరమాత్మకు అనుక్షణికంగా సమర్పించి సర్వాత్మత్వము సంతరించుకోవటమే ప్రధానము. సమస్తము పరమాత్మకు సమర్పించివేసి ఉండాలి. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్టాలోకే ధర్మిష్ట ప్రజ ఉపసర్పంతి ధర్మేణ పాపముపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి. 79.7 236 ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్టా లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపం అపమదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి. 6. ధర్మమే శ్రేష్ట మోక్షమార్గము. ఈ విశ్వమంతా ఈ జగత్తంతా ధర్మముపైనే ఆధారపడియున్నది. గాలి నీరు అగ్ని నేల ఆకాశము దేవతలు మొదలైనదంతా ధర్మము రిస్పెక్టివ్ ఫంక్షన్ నిర్వర్తించుటచేతనే జగత్తు జీవులు జీవించగలుగుచున్నారు. ధర్మనిష్టచే సర్వపాపములు దోషములు తొలగిపోతాయి. ధర్మము నందే సర్వము ప్రతిష్ఠితము అయి ఉన్నది. అందుచేత మోక్షమునకు స్వధర్మమే పరాకాష్ట మార్గము అని బోధించబడుచున్నది. యజ్లో దానం తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ పావనాని మనిషినః ప్రజననం వై ప్రతిష్టాలోకే సాధు ప్రజాయస్తంతుం తన్వానః పితృనామనునో భవతి తదేవ తస్యానూనం తస్మాత్ ప్రజనం పరమం వదంతి. 79.8 237 ప్రజననం వై ప్రతిష్టాలోకే సాధు ప్రజాయః తంతుం సంతుం తన్వానః పితృణాం అనునో భవతి తదేవ తస్య అనునం తస్మాత్ ప్రజననం పరమం వదంతి. 7. ప్రజనము సహజన సంబంధము. ప్రజనము సాధుజనులతో సాంగత్యము గురుశిష్య సంవాద సంబంధము సంతాన విశేషములు పితృపుత్రకళత్ర సంబంధములు ఇవన్నీ ప్రజనత్వము. అట్టి ప్రజనత్వము చేతనే పితృరుణము తీరగలదు. పితృయజ్ఞము వంశ ఆచారములు మొదలైన ప్రజనము జీవునికి ఉత్తమ మోక్షమార్గము. పుత్రుడు పున్నామన రకము నుండి తరింపజేయగలడు. అందుచేత ప్రజన మార్గమే మోక్షమార్గములలో ఉత్తమము అని కొందరి పాఠ్యాంశము. సర్వసహజీవులను పరమాత్మ స్వరూపులుగా ఉపాసిస్తూ ఉండటమే ప్రజననమని కొందరి వ్యాఖ్యానము. అగ్నయో వైత్రయీ విద్యా దేవయనః పంథ గార్హపత్యర్ పృథివీ రథంతరమన్వహార్యపచన యజురంతరిక్షం వామదేవ్యమాహవనీయ సామసువర్గో లోకో బృహత్తస్మాదగ్నీన్ పరమం వదంతి. 79.9 238 అగ్నయో వైత్రయీ విద్యా దేవయనః పంథ గార్హపత్య రుక్ పృథివీ రథంతరం అన్వహార్య పచనం యజుః అంతరిక్షం వామదేవ్యం ఆహవనీయః సామ సువర్గో లోకో బృహత్ తస్మాత్ అగ్నిన్ పరమం వదంతి. 8 అగ్ని త్రయీ విద్య. యజ్ఞకోవిదులలో కొందరు ఛేదములలో ప్రవచించబడిన త్రయీ అగ్నులే 1 గార్హపత్యాగ్ని, 2 ఆహవనీయగగ్ని, 3 దక్షిణాగ్ని దేవయానమున నడిపించి మోక్షలక్ష్యమునకు జేర్చగలవు అని బోధిస్తున్నారు, ఉద్దేశిస్తున్నారు. వేదత్రయముచే ప్రవచించబడు కర్మకాండ వేద విహితములే కనుక యాగము ద్వారా దేవత్వము తప్పక సిద్ధించగలదు. గార్హపత్యాగ్ని ఋగ్వేదాత్మకము, పృథివీ లోకరూపము, రథంతరము అన్యాహార్యపచనం, ఆహవనీయము యజుర్వేద సంజ్ఞ అంతరిత వామదేవము, దక్షిణాగ్ని సామవేద హృదయము, సువర్గమునకు జేర్చునది. ఉపాసనలన్నిటికీ అగ్నియే మూలము. అందుచేత అగ్నియే అన్నిటికన్నా మోక్షము కొరకై శ్రేష్టము అని చెప్పబడుతోంది. అగ్నిహోత్రం సాయం ప్రాతర్గృహాణాం నిష్కృతః స్విష్టం సుహృతం యజ్ఞక్రతూనాం ప్రయాణం సువర్గస్య లోకస్య. జ్యోతిస్తస్మాదగ్నిహోత్రం పరమం వదంతి 79.10239 అగ్నిహోత్రం సాయం ప్రాతః గృహాణాం నిష్కృతః స్విష్టం సుహృతం యజ్ఞక్రతూనాం ప్రయాణం సువర్గస్య లోకస్య జ్యోతియః. తస్మాత్ అగ్నిహోత్రం పరమం వదంతి 9 అగ్నిహోత్రముతదోపాసన సాయం ప్రాతకాలములలో అగ్నిహోత్రము గృహమునకు దోషముల నిష్కృతికి దోషములు తొలగుటకు ఉపాయము. చక్కటి ఆహుతులు సమర్పించబడు యజ్ఞక్రతువు సుహృత్ అజ్ఞానజనుల సామీప్యత ప్రసాదించగలదు. హోత్రము లోకములో సాంసారికమైన అంధకారము తొలగించు జ్యోతి స్వరూపము. అందుకని అగ్నిహోత్రమే పరాకాష్ఠ సాధన అని కొందరు చెప్పుచున్నారు. యజ్ఞ ఇతి యజ్ఞో హి దేవానాం, యజ్ఞేన హి దేవా దివం గత, యజ్ఞేన సురానపానుదంత, యజ్ఞేన ద్విషంతో మిత్రా భవంతి యజ్ఞే, సర్వం ప్రతిష్ఠితం తస్మాద్యజ్ఞం పరమం వదంతి 79.11240 యజ్ఞ ఇతి యజ్ఞేన హి దేవా దివం గత, యజ్ఞేన అసురాన్ అపానుదంత, యజ్ఞేన ద్విషంతో మిత్రా భవంతి, యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ యజ్ఞం పరమం వదంతి. 10 యజ్ఞము అగ్ని యజ్ఞకార్యము యజ్ఞార్థాత్ కర్మ నిర్వహణ. యజ్ఞమే అన్నిటికన్నా ఉత్తమ సాధనమని కొందరి ఉద్దేశ్యం. యజ్ఞనము చేత మానవుడు దివ్యలోకాలలో ప్రవేశించి దేవతాస్థానములను పొందుచున్నారు. యజ్ఞము చేతనే రాక్షసులు నశింపజేయబడుచున్నారు. యజ్ఞము యజ్ఞార్థము కార్యములు చేయువారికి శత్రువులు కూడా మిత్రులు అగుచున్నారు. యజ్ఞమునందే సర్వము ప్రతిష్ఠితమయ్యున్నాయి. అందుచేత యజ్ఞమత్ పరమము గొప్ప మార్గము అనబడుచున్నది. యజ్ఞభావనతో కర్మలు నిర్వర్తించుటము పరమునకు సులభ మార్గము. మానసం వై ప్రాజాపత్యం పవిత్రం, మానసేన మనసా సాధు, పశ్యతి ఋషేః ప్రజా అసృజంత, మానసే సర్వం ప్రతిష్ఠితం తస్మాన్మానసం పరమం వదంతి 79.12241 మానసం వై ప్రజాపత్యం పవిత్రం మానసేన మనసా సాధు పశ్యతి మనసా ఋషేః ప్రజా ఆసృజంత మానసే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ మానసం పరమం వదంతి. 11 మానసయాగము. మానసయాగము ప్రజాపతి స్థానమును బ్రహ్మలోకమును ప్రాప్తింపజేయగలదు. మనస్సుతో చేసే ఉపాసనచే మనస్సు పవిత్రమవుతుంది. మనస్సును పవిత్రముగా తీర్చిదిద్దటమే అన్నిటికన్నా గొప్ప సాధన. పవిత్రమైన మనస్సుకు సాధుకర్మలు సాధు పుంగవులతో సమాగమము సిద్ధించగలదు. మనస్సుతో చేసే మానసికోపాసనచే ఋషిత్వం లభిస్తోంది. సంకల్ప బలం ప్రవృద్ధమవుతుంది. సంకల్పం చేతనే ఋషులు ప్రజలను సృష్టించగలుగుచున్నారు. మనస్సు నందే సర్వము ప్రతిష్ఠితమయ్యున్నది. అందుచే మనస్సుద్ధియే సర్వ సాధనల కంటే ఉత్కృష్టం అని చెప్పబడుతోంది. మనస్సుతో ఆత్మ మననమే మనోయజ్ఞము. న్యాస ఇత్యాహుర్మనిషినో బ్రహ్మాణం 79.131 242 న్యాస ఇతిహోహ మనిషినో బ్రహ్మాణం 12 న్యాసము నిష్ఠ అనుష్ఠానము. న్యాసము నిష్ఠాస్వీకారము మంత్రోపాసన అనుష్ఠానము. పట్టుదలతో కూడిన మనోబుద్ధి దేహముల నియామకము. న్యాసము బ్రహ్మదేవుల వారితో సమానమైన బ్రాహ్మీ బుద్ధి సిద్ధంచగలదని చెప్పబడుతోంది. న్యాసము నిష్ఠ అనుష్ఠానము తప్పక ఆచరించాలి. బ్రహ్మ విశ్వః కతమః స్వయంభూః ప్రజాపతయః సంవత్సర ఇతి 79.132 243 బ్రహ్మ విశ్వః కతమః స్వయంభూః ప్రజాపతయః సంవత్సర ఇతి సృష్టికర్తయగు బ్రహ్మభగవానుడు విశ్వమునకే ఆత్మ విశ్వాత్మకుడు. ఆయన తనకు తానే జనించుచుండటం చేత స్వయంభూ ప్రజాపతి జీవులందరి ధర్మముల ప్రదాత సర్వజీవులకు పతి కాలస్వరూపుడు. కాలము ఆయన శరీరమే. ఆయనకు నమస్కారం. సృష్టికర్తను కాలస్వరూపుడుగా ఉపాసించాలి. సంతత్సరుడు టైం ఫ్లోగా పూజించాలి. సంవత్సరోసావాదిత్యో యేష ఆదిత్యే పురుషః స పరమేష్ఠి బ్రహ్మాత్మ 79.142 244 సంవత్సరో అసావాదిత్యో యేష ఆదిత్యే పురుషః స పరమేష్ఠి బ్రహ్మాత్మ. సంవత్సరము కాలము ఆదిత్య యహ ఆదిశ మొట్టమొదటే గల కేవలానందాత్మని స్వరూపం. సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు ఆదిత్య పురుషుడే. ఆదిత్య మండల పురుషుని ఉపాసించుటచే బ్రహ్మాత్ముడగు పరమాత్మ సందర్శనము సిద్ధించగలదు. ఆదిత్య మండల పురుషాయ నమః. యాభిరాదిత్యస్తపతి రశ్మిభిస్తాభ్యః పర్జన్యో వర్షతి 245 యాభ్యః ఆదిత్యః తపతి రశ్మభ్యః తాభ్యః పర్జన్యో వర్షతి. ఆదిత్యుని తపింపజేయు కిరణముల ధర్మము ఫన్సన్ చేతనే సూర్యకిరణములు విస్తరిస్తున్నాయి. వేడిమిచే మేఘములు ఏర్పడి భూమిపై వర్షము కురుస్తోంది. మేఘములు వర్షించటం చేతనే భూమిపై ఔషధులు ఫలవృక్షములు. పర్జన్యనౌషధవనస్పతయ ప్రజాయంత ఔషధవనస్పతిభిరన్నం భవత్యన్నేన ప్రాణాః ప్రాణైర్బలం బలేన తపస్తపసా శ్రద్ధ శ్రద్ధయా మేధా మేధయా మనీషా. పర్జన్యేన ఔషధయః వనస్పతయః ప్రజాయంత ఔషధి వనస్పతిభ్యః అన్నం భవతి. అన్నేన ప్రాణాః ప్రాణయః బలం బలేన తపః తపసా శ్రద్ధ శ్రద్ధయా మేధా మేధయా మనీషా. వనస్పతులు పుష్పములు దినసులు నవధాన్యపు మొక్కలు ఇవన్నీ వృద్ధి పొందుచున్నాయి. ఔషధి వనస్పతుల వలన అన్నము జీవులకు ఆహారము రూపుదిద్దుకుంటోంది. అన్నము వలన దేహములో ప్రాణములు నిలుస్తున్నాయి. ప్రాణముల వలన దేహమునకు త్రాణ బలము చేకూర్చున్నాయి. బలము వలన తపస్సు సాధ్యమవగలదు. తపస్సు వలన శ్రద్ధ ఆరుఢమవుతుంది. శ్రద్ధ వలన మేధ తెలివి పరిపుష్టి పొందుచున్నది. మేధచే బుద్ధి పవిత్రమవగలదు. పవిత్ర బుద్ధికి మోక్షము కరతలమలకము. మనిషయ మనో మనస శాంత్యః శాంత్యా చిత్తం చిత్తేన స్మృత్యః స్మృత్యా స్మారం. స్మారేణ విజ్ఞానం విజ్ఞానినాత్మానం వేదేతి తస్మాదన్నం. దదన్ సర్వాణే తాని దదాత్యన్నాత్ ప్రాణా భవంతి భూతానాం. ప్రాణైర్మనో మనసశ్చ విజ్ఞానం విజ్ఞానదానందో బ్రహ్మయునః 79.15. మనిషయ మనో మనసా శాంత్యః శాంత్యా చిత్తం చిత్తేన స్మృత్యః స్మృత్యా స్మారం స్మారేణ విజ్ఞానం విజ్ఞానేన ఆత్మానం వేదేతి తస్మాత్ అన్నం దదంత్యః సర్వాణి ఏతాని దదాతి అన్నాత్ ప్రాణా భవంతి భూతానాం ప్రాణయః ప్రాణయః మనో మనసశ్చ విజ్ఞానం విజ్ఞానాత్ ఆనందో బ్రహ్మయునః. బుద్ధి పరిపుష్టి సునిశితములచే మనస్సు పవిత్రమగుచున్నది. పవిత్రమగు మనస్సు వలన శాంతి లభించగలదు. శాంతిచే చిత్తము నిర్మలమగుచున్నది. చిత్తముచే స్మృతి లభిస్తోంది. స్మృతిచే స్మారము విచక్షణ సందర్భోచితంగా సమన్వయించుకొనగలిగిన సామర్థ్యము రూపం పొందుతోంది. స్మారముచే విజ్ఞానము వికసిస్తోంది. విజ్ఞానముచే ఆత్మతత్వము తెలియబడగలదు. అందుచేత అన్నము సర్వమును ప్రసాదించునదిగా అగుచున్నది. అన్నం బ్రహ్మ అనబడుచున్నది. అన్నము నుండి ప్రాణశక్తి ప్రదర్శితమగుచున్నది. ఈ భూతజాలమంతా ప్రాణస్వరూపులే. ప్రాణము నుండి మనస్సు, మనస్సు నుండి విజ్ఞానము, విజ్ఞానము నుండి ఆనందము సిద్ధిస్తున్నాయి. ఆనందమే బ్రహ్మము యొక్క స్వానుభవ స్థానము, కేవలి స్థానము. సవా ఏష పురుషః పంచధా పంచాత్మా యేన సర్వమిదం ప్రోతం పృథివీ చాంతరిక్షం చ ద్యౌశ్చ దిశశ్చావాంతరదిశాశ్చ స వై సర్వమిదం జగత్స సభూతం సభవ్యం జిజ్ఞాసలృప్త ఋతజారయిష్ఠాః శ్రద్ధా సత్యో మహస్వాంతం సోపరిష్టాత్ 79.161 246 సవా ఏష పురుషః పంచధా పంచాత్మ యేన సర్వం ఇదం ప్రోతం పృథివీ చ అంతరిక్షం చ ద్యౌశ్చ దిశశ్చ అవాంతరదిశశ్చ స వై సర్వం ఇదం జగత్ స సభూతం సభవ్యం జిజ్ఞాసకప్తరుతజా రయిష్ఠా శ్రద్ధా సత్యో మహస్వాన్ తపసో వరిష్ఠాత్. ఎవ్వరిచే ఇదంతా వస్త్రమునందు దారము వలె ఓతప్రోతమయ్యున్నదో ఆయనయే 5 విధాలుగా పంచాత్ముకుడై ఉన్నారు. 1 పృథివీ, 2 అంతరిక్షము, 3 దేవతల తేజో, 2 ఆకాశ స్థానములు, 4 10 దిక్కులు, 5 అవాంతర దిశలు. ఇవన్నీ పరమాత్మయే. ఆ పరమ పురుషుడే ఈ జగత్తంతా తన స్వరూపముగా ప్రదర్శకుడై ఉన్నారు. ఆయనయే సర్వకాలములందు సర్వదా సర్వత్రా వేంచేసియున్నారు. 1 శబ్ద పంచక శబ్ద స్పర్శ రూపరస గంధములు. 2 భూత పంచకము పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము. 3 జ్ఞానేంద్రియ పంచకము చెవులు త్వక్కు చర్మము కళ్ళు జిహ్వ ఘ్రాణము. 4 ప్రాణవాయు పంచకము ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. ఐదు ఆత్మ పంచకము భూతాత్మ, ఇంద్రియాత్మ, జీవాత్మ, ఈశ్వరాత్మ, ప్రధానాత్మ, పరమాత్మ ఐదు ఐదు. ఈ విధంగా పంచవింశతి 25 తత్వస్వరూపుడు ఈ జగత్తంతా జ్ఞాత్వా తమేవం మనస 247 జ్ఞాత్వా తమేవం మనస. పూదండలోని దారము వలె విస్తరించి ఉన్నారు. ఋకులచే వర్ణితుడు ఋతజుడు, జీవులంతా ఆయన కిరణములే. రైష్ఠుడు శ్రద్ధస్వరూపుడు, సత్యస్వరూపుడు, తపస్సుచే మహత్గా ఎరుగబడువాడు. అట్టి పరమాత్మ మనస్సు చేతనే తెలియబడగలరు. హృదా చభూయో న మృత్యుముపయాహి. విద్వాన్ 79.162. తస్మాన్యసమేష తపసామతిరిక్తమాహు 79.163. 248 హృదా చభూయో న మృత్యుం ఉపయాహి విద్వాన్ తస్మాత్ సన్యాసం ఏషాం తపసాం అతిరిక్తం ఆహోహ. హృదయములో అన్యమునంతా వెడలగొట్టి అనన్యుడగు ఆ పరమాత్మను ప్రతిష్ఠిపించిన మరుక్షణం ఇక ఆ విద్వాంసుడు అగు యోగి మృత్యువుకు విషయుడే కాడు. పరమాత్మను ఎరిగినవాడు అమృతుడగుచున్నాడు. దేహముల రాకపోకలకు తనను అతీతునిగా గాంచువాడు అమృతుడు. అందుచేత సర్వము త్యజించి పరమాత్మ కొరకై తపస్సును ఆచరించటమే అత్యుత్తమము అని గుర్తు చేయబడుతోంది. తపోత్యాగములు అమృతత్వమునకు మార్గము. త్యాగమేవ సన్యాసం, త్యాగేనతు కైవల్యం. వసృణ్వో విభురసి ప్రాణేత్వమసి సంధాతా బ్రహ్మన్త్వమసి. విశ్వసృత్తేజోదాస్త్వమస్య జ్ఞరసి వర్చోదాస్త్వమసి సూర్యస్య. ద్యుమ్నోదాస్త్వమసి చంద్రమస అప్యామగృహితోసి బ్రహ్మణేత్వా. మహసే 79.17. అంతర్యామి స్తుతి 249 వస్తుః వసుః అన్వో విభూహాసి ప్రాణేత్వమసి సంధాతా బ్రహ్మన్త్వమసి విశ్వధృత్తేజోదాహత్వమసి అగ్నిరసి వర్చోదాత్వమసి సూర్యస్య ద్యుమ్నోదాహత్వమసి చంద్రమస ఉపయామ గృహీతోసి బ్రహ్మణే త్వా మహసే. ఓ అంతర్యామి, నీవు సర్వత్రా వసించువాడవు, సర్వభౌతిక రూపుడవు కూడా. అణువుకే అణువు, సర్వమును నియమించువాడవు. కాబట్టి విభువు, ప్రాణేశ్వరుడవు. విశ్వమంతా నీ యొక్క ధారణయే. కాబట్టి సంధాతవు. విశ్వమును ఆభరణముగా ధరించువాడవు. విశ్వమునకు ఉనికిని ఆ తేజస్సును ప్రసాదించువాడవు. అగ్నివి నీవే. సర్వముఖములలోని వర్చస్సుగా ఉన్నది నీ అగ్ని స్వరూపతేజస్సే. ద్యులోకవాసువై సూర్యునికే తేజస్సును ప్రసాదిస్తూ సూర్యనారాయణుడవై సూర్యకిరణ తేజో విభవమై వెలిగించుచున్నది వెలుగుచున్నది నీవే. చంద్రకిరణ రూపుడవై చంద్రసాంద్రకిరణ ఔషధ వనస్పత వైభవమంతా నీవే. చద్రత్వము నీ స్వీకారమే. మహత్తరమగు బ్రహ్మము నీవే. ఓమిత్యాత్మానం ఎంజీత 79.181. 250 ఓం ఇతి ఆత్మానం ఎంజీత. ఆ ఓంకార పరబ్రహ్మము నా స్వస్వరూపమే అను యోగాభ్యాసము భావాభ్యాసము స్వీకరించబడుగాక. ఏతద్వై మహోపనిషదం దేవానాం గుహ్యం 79.182. 251 ఏతద్వై మహోపనిషదం దేవానాం గుహ్యం. అట్టి ఓంకారార్థ మహోపనిషత్ దేవతలకు కూడా గోప్యము. రహస్యము లక్ష్యశుద్ధిచే అర్హులైన వారికే తెలియవచ్చుచున్నది. యా ఏవం వేద బ్రహ్మణో మహిమానమాప్నోతి. తస్మాత్ బ్రహ్మణో మహిమానం 79.183 252 యావం వేద బ్రహ్మణో మహిమానం ఆప్నోతి తస్మాత్ బ్రహ్మణో మహిమానం ఇతి ఉపనిషత్. అట్టి స్వాత్మ సర్వాత్మ జగదాత్మ పరతత్వముగు బ్రహ్మమును ఎరిగిన బ్రాహ్మణుడు స్వయముగా బ్రహ్మము అగుచున్నాడు. అందుచే బ్రహ్మమే మహామహిమాన్వితము. ఇతి ఉపనిషత్. 80వ అనువాకము. జ్ఞానయజ్ఞము ఆత్మయజ్ఞము జీవితమే యజ్ఞము. తస్యేవం విదుషో యజ్ఞస్యత్మా యజమానః శ్రద్ధా పత్ని శరీరమిధ్వమురో వేదిల్లోమాని బర్హిర్వేదః శిఖా హృదయం యూపః కామ ఆజ్యం మన్యః పశుస్తపోర్ ఆగ్నిర్దమః సమేతా దానం దక్షిణ వాగ్హోతా ప్రాణ ఉద్గతా చక్షురధ్వర్యుర్మనో బ్రహ్మ శ్రోత్రమగ్నీత్ 80.11 యావద్ధ్రియతే సా దీక్షాయ దశ్నాతి తద్ధవిర్యత్ పిబతి తదస్య సోమపానం తస్యేవం విదుషో యజ్ఞస్య ఆత్మా యజమానః శ్రద్ధా పత్ని శరీరం ఇధ్మం ఉరో వేద్యః రోమాని బర్హ్యః వేదః శిఖా హృదయం యూపః కామ ఆజ్యం మన్యః పశుః తపో అగ్నేః దమః సమేతా దక్షిణ వాక్ హోతా ప్రాణ ఉద్గత చక్షుః అధ్వర్యః మనో బ్రహ్మ శ్రోత్రం అగ్ని ధ్యావః ధ్రియతే సా దీక్ష యత్ అస్నాతి తత్ హవ్యః యత్ పిబతి తత్ అస్య సోమపానం. ఆత్మతత్వ పూర్వకమైన ఆత్మయజ్ఞము సర్వోత్కృష్టమైనది. ఆత్మతత్వ విదునకు దేహేంద్రియ ఇంద్రియ విషయ జాగ్రత్ స్వప్న సుషుప్తులకు సాక్షియగు ఆత్మయే ఆత్మయజ్ఞమునకు యజమాని. జీవాత్మయే దేహాత్మ యజ్ఞమునకు కర్త. ఆత్మయజ్ఞమునకు శ్రద్ధయే పత్ని. ఈ శరీరమే ఇధ్మము సమిధ కాష్ఠము కట్టె. వక్షస్థలమే యజ్ఞ వేదిక. రోమములే ఆత్మయజ్ఞమునకు దర్భలు. శిఖే వేదవిద్య. 8 యజ్ఞములో పశువున కట్టటానికి నాటిన పైష్ట లేక కొయ్య. హృదయము యూపస్తంభము. కామము అగ్నిలో వ్రేల్చే నెయ్యి. మన్యువు క్రోధము పశువు. తపస్సు అగ్ని. సమదమములు దక్షిణ. యద్రమతే తదుపసదో యత్సంచరత్యుపవిశత్యుత్తిష్ఠతే చ సప్రవర్గ్యో యన్ముఖం తదాహవనియో యావ్యాహృతరహుతిర్యత్స్య విజ్ఞాన తజ్జుహోతి యత్సాయం ప్రాతరత్తి తత్సమిధం యత్ప్రాతర్మధ్యందిన సాయం చతాని సవనాని 80.12 యే అహోరాత్రే తే దశ పూర్ణమాసౌ యేర్ధమాసాశ్చ మాసాశ్చ తే చాతుర్మాస్యాని యరుతవస్తే పశుబంధా యే సంవత్సరాశ్చ పరివత్సరాశ్చ తే హర్గణాః సర్వవిదసం వా ఏతత్సత్రం యన్మరణం తదవభృతః 80.13 ఏతద్వయ జరామర్యమగ్నిహోత్రం సత్రం య ఏవం విద్వానుదగయనే ప్రమీయతే దేవానమేవ మహిమానం గత్వాదిత్యస్య సాయుజ్యం గచ్చత్యథయో దక్షిణే ప్రమీయతే పితృనామేవ మహిమానం గత్వా చంద్రమసః సాయుజ్యం గచ్చత్యతౌ వై సూర్యాచంద్రమసోర్మహిమానౌ బ్రాహ్మణౌ విద్వాన్ భిజేతి తస్మాత్ బ్రహ్మణో మహిమానమిత్యుపనిషత్ 80.13 యత్ రమతే తత్ ఉపసదో యత్ సంచరతి ఉపవిశత్ ఉత్తిష్ఠతే చ సప్రవర్గ్యో యత్ ముఖం తత్ ఆహవనియో యా వ్యాహృత్యః ఆహుతియః యదస్య విజ్ఞానం తత్ జుహోతి యత్ సాయం ప్రాతరత్తి తత్ సమిధం యత్ ప్రాతః మధ్యం దినం. సాయం చ తాని సవనాని యే అహోరాత్రే తే దశ పూర్ణమాసౌ యే అర్ధమసాశ్చ మాసాశ్చ తే చాతుర్మాస్యాని య ఋతవః తే పశుబంధ యే సంవత్సరాశ్చ తే అహర్గణాః సర్వవేద సంవా ఏతత్ సత్రం యత్ మరణం తత్ అవబృథ ఏతత్వై జరామర్యం అగ్నిహోత్రగ్నత్రం య ఏవం విద్వాన్ ఉదగయనే ప్రమీయతే దేవానాం ఏవ మహిమానం గత్వా ఆదిత్యస్య సాయుజ్యం గచ్చతి అధయో దక్షిణే ప్రమీయతే పితృణమేవ మహిమానం గత్వా చంద్రమసః సాయుజ్యం స లోకతాం ఆప్నోతి ఏతౌ వై సూర్యాచంద్రమసో మహిమానౌ బ్రాహ్మణో విద్వాన్ అభిజేతి తస్మాత్ బ్రహ్మణో మహిమానం ఆప్నోతి తస్మాత్ బ్రహ్మణో మహిమానం. వాక్కు హోత హోమము చేయించు ఋత్విక్కు ప్రాణము ఉద్గాత యజ్ఞ తంత్రమును నడుపువాడు చక్షువులు ఆధ్వర్యుడు యజ్ఞ పర్యవేక్షక ఆచార్యులు మనస్సు బ్రహ్మ మంత్రములను బ్రాహ్మణములను విధిపూర్వకంగా జరిపించువాడు శ్రోతము వినటము అగ్ని ధ్యానము ధారణము అదియే దీక్ష ఏదేది తినుచున్నాడో అదంతా హవిస్సు ఏదేది త్రాగుచున్నాడో అది యజ్ఞ విధానములోని సోమపానము ఏదేది రమిస్తున్నాడో అది ఉపసదము సేవానిరతి ఎక్కడెక్కడ సంచారములు చేస్తూ ఉంటాడో అదంతా అతని కూర్చుని ఉండు ఆసనము విపీట అతడు కూర్చుని లేవటమే ప్రవర్గము యాగవిధి విధానము అతని ముఖముంతని తదితర ముఖముల దర్శనమే ఆవహవని అగ్ని వ్యాహృతులే అతని పలుకులే ఆహుతులు అతని ఆత్మజ్ఞాన అనుభవరూప విజ్ఞానమే జుహోతి హోతము విజ్ఞానమే ఆత్మాగ్ని యందు హోమము సాయంత్రము ఉదయము చేయు అతని భోజనమే ఆత్మయజ్ఞ సమిధలు ఉదయ మధ్యాహ్న సాయంకాలములే త్రి సవనములు సోమపానము రాత్రింబవళ్ళతని దశపూర్ణమాసములు పౌర్ణమమావాస్య విధులు కాలము యొక్క కృష్ణపక్షము శుక్లపక్షము అర్ధమాసములు మాసములు అతనికి చాతుర్మాస్యము ఋతువులే పశుబంధము సంవత్సరకాలము అతని అహర్గణము నెలమాసము తెలియబడేదంతా సర్వవేదసము అతనికి సత్రము మరణము అతనికి యజ్ఞములోని అవబృత స్నానము ఎవ్వరైతే అట్టి జరామరణములతో కూడిన నత్రమును జగత్యజ్ఞ విశేషమును తెలుసుకుని ఉంటాడో అట్టివాడు ఉదగయన ఉత్తరాయణ మార్గమున పయనించుచు ఇంద్రాది దేవత ఐశ్వర్యములను మహిమలను పొందుచు ఆదిత్య భగవానుని స్థానమగు దాట్ విచ్ ఈజ్ ప్రెజెంట్ బిఫోర్ ఆల్ ఏల్స్ సాయుజ్యమును పొందుచున్నాడు ఆత్మతాదాప్యమును ఆస్వాదిస్తున్నాడు. ఈ ఆత్మయజ్ఞ విశేషణములు పఠించి దక్షిణాయనమునందు ప్రయాణించువాడు పితృదేవతల మహిమలను పొంది చంద్రమస సాయుజ్యము సాలోక్యము లోకమంతా తానైన స్వరూపము పొంది ఆనందిస్తున్నాడు. ఈ విధంగా సూర్యచంద్రుల మహదత్వము మహిమానత్వము పొంది సగుణ బ్రహ్మోపాసనచే హిరణ్యగర్భుని ఉపాసించి ఆయన సాక్షాత్కారము పొందుచున్నాడు. బ్రహ్మము యొక్క మహిమానత్వము పొంది బ్రహ్మానంద సాగరమున ఆనంద తరంగమై విరాజిల్లుచున్నాడు. ఇతి కృష్ణేజుర్వేదాయ తైత్తిరీయారణ్యే ఇతి నారాయణీయ యాజ్ఞికీఖిల ఉపనిషత్ సమాప్త. ఓం శాంతిః శాంతిః శాంతిః.